దేశయ్య సైనికుడా, రక్షకుని స్నేహితుడా, అంధకార శక్తులను జయించు సూర్యుడా, అంధకార శక్తులను జయించు సూర్యుడా, నీ నడుము గట్టుకో, నీ దీపాన్ని వెలుగు చూడ నిన్ను, నీ నడుము గట్టుకో, నీ దీపాన్ని వెలుగు చూడ నిన్ను, యేసయ్య వసదు పరలోక అగ్నితో ప్రకాశించు, యేసయ్య వసదు పరలోక అగ్నితో ప్రకాశించు, యుద్ధం చేయ బలపరచుక, నీవు యుద్ధం చేయ బలపరచుక, యుద్ధం చేయ బలపరచుక, ప్రభు కోసం వెలిగించడం ఎంతో మేలు, నీ నడుము